అంకెలు పుస్తకం 7వ భాగం. 5కి 50కి 500కి కొత్త చిహ్నాలు వాడటం వలన ఒక చిహ్నాన్ని ఎప్పుడూ 4 కన్నా ఎక్కువ సార్లు వాడవలసిన అవసరం లేకుండా పోయింది. కాబట్టి 22ని ఇలా సూచించేవారు, 2 ఎక్స్లు తర్వాత 2 ఐలు. 73 అంటే ఎల్ 2 ఎక్స్లు 3 ఐలు. 418 అంటే 4 సీలు 1 ఎక్స్ 1 వి 3 ఐలు. 1999 అంటే 1 ఎం 1 డి 4 సీలు 1 ఎల్ 4 ఎక్స్లు 1 వి 4 ఐలు. 1999 అనే సంఖ్యని ఈజిప్షియన్ పద్ధతిలో రాయాలంటే 1000కి చిహ్నం కావాలి. ఆ తరువాత 100, 10, 1కి చెందిన చిహ్నాలని వరుసగా 9 సార్లు వాడాలి. అంటే వరుసగా 28 చిహ్నాలు వస్తాయన్నమాట. అలా కాకుండా రోమన్ చిహ్నాలలో 16 చిహ్నాలే వస్తాయి. అయితే ఈజిప్షియన్ పద్ధతిలో మొత్తం 4 చిహ్నాలే వస్తాయి. రోమన్ పద్ధతిలో 7 చిహ్నాలు ఉంటాయి. రోమన్ పద్ధతిలో గణన తక్కువ, స్మరణ ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. రోమన్ అంకెలని మొట్టమొదట రూపొందించినప్పుడు చిహ్నాలని ఏ వరుసలో అమర్చినా పర్వాలేదు అన్నట్టు ఉండేది. అంటే ఎక్స్విఐ అన్న, విఎక్స్ఐ అన్న, ఐవిఎక్స్ అన్న, మొత్తం విలువ 16 అవుతుంది. 10, 5, 1 అంకెలని ఏ క్రమంలో కూడినా ఫలితం 16 వస్తుంది. సంఖ్యా చిహ్నాలని ఎలా పడితే అలా రాయకుండా ఒక వరుస క్రమంలో రాస్తే కూడిక మరింత తేలిక కావచ్చు. ఒకే రకం చిహ్నాలన్నీ పక్కపక్కనే వచ్చేలా రాయటం పరిపాటి. అన్నిటికన్నా పెద్ద చిహ్నం ఎడమ కొసన వస్తుంది. కుడిపక్కకు జరుగుతున్న కొద్దీ ఇంకా చిన్న చిహ్నాలు వస్తాయి. కాబట్టి 78ని ఎప్పుడూ ఇలాగే రాస్తాం. ఎలా అంటే ఎల్ తర్వాత 2 ఎక్స్లు తర్వాత వి తర్వాత 3 ఐలు. అయితే ఈ ప్రస్తుత పద్ధతిలో కూడా ఒక చిహ్నాన్ని అనేకసార్లు రాయాల్సి వస్తోంది. కాబట్టి ఒక్కొక్క చిహ్నాన్ని వీలైనన్ని తక్కువసార్లు ఉపయోగించేలా రాసే విధానాన్ని సంస్కరిస్తే బాగుంటుందని రోమన్లు ఆలోచించారు. చిహ్నాలని ఎప్పుడూ ఎడమ నుండి కుడిపక్కకే రాసినా కొన్నిసార్లు చిహ్నాల వరుసని తారుమారు చేస్తే ఎలా ఉంటుంది? మామూలు పద్ధతిలో ఒక చిన్న చిహ్నాన్ని ఒక పెద్ద చిహ్నానికి కుడిపక్క ఉంచినప్పుడు రెండింటినీ కలపడం పరిపాటి. అలా కాకుండా ఒక చిన్న చిహ్నానికి కుడిపక్కన ఒక పెద్ద చిహ్నాన్ని ఉంచినప్పుడు రెండింటి మధ్య భేదాన్ని తీసుకుంటే అప్పుడు ఐవి అన్న పదానికి అర్థం 5-1 అంటే 4 అవుతుంది. 4ని 4 ఐలతో అని కాకుండా 1 తర్వాత వి లేదా ఐవి అని రాసినప్పుడు 4ని 2 చిహ్నాలతోనే అంటే 4 చిహ్నాలకు బదులు 2 చిహ్నాలతో వ్యక్తం చేయగలుగుతున్నాం. అయితే అక్కడ చిహ్నాల స్థానాలను గుర్తించి కూడటానికి బదులు తీసివేయాల్సి ఉంటుంది. ఈ కొత్త పద్ధతి ప్రకారం ఎక్స్ఎల్ 40 అయితే ఎల్ఎక్స్ 60 అవుతుంది. సిఎక్స్ 110 అయితే సిఎం 900 అవుతుంది. ఎంసి 1100 అవుతుంది.